సాధన ఆరవది. సాధన అతి ముఖ్యమైనది. అది మీకు జీవితాన్ని దాని అన్ని అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులను విస్తృతంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ భూమి మీద జీవనం క్షణభంగురమని, దానిని ఆత్మ యొక్క త్రోవను పరిశుద్ధం చేయుటకు వినియోగించుకోవాలని ఎరుక తెలియని బద్ధకస్తులను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైతే వారి బాధ్యతలను నిర్వహించకుండానే జీవితంలో ఎన్నో ఆకాశ సౌధాలు నిర్మించుకుంటారో వారందరూ మూర్ఖులు. ఆనందలోకాలు తెలియాడుతూ మూర్ఖులు ఎంతో కాలం జీవించాలని ఉవిడుతారు. వారు కలకాలం ఇతరుల దానాల మీదే ఆధారపడి ఉంటారు. వారు సంఘానికి ఆఖరికి తమకే బరువైన ముష్టివాడు. తనను పెంచుతున్న ఆయన ప్రాపకం కోసం పడు చూపిస్తూ అరుస్తూ మురుగుతూ ఒకదానొకటి తినివేయడానికి చూస్తూ ఉండే సునకాలాగా ఈ ముష్టివాళ్ళు ఒకరి మీద ఒకరు ఇష్టపడుతూ ఒకరినొకరు ఎల్లప్పుడూ నమ్మలేని స్థితిలో ఉంటారు. వారి ఉనికియే ఒక సంఘర్షణగా వర్ణించవచ్చు. వాళ్ళ లోకంలో శాంతి నిలకడ ప్రశాంతత లోపిస్తుంది. నేను జీవితంలో కష్టపడి నాకు తృప్తినిచ్చేదాన్ని నేను సాధించాను. జీవితం సుఖదిక్కాల మిత్రమని నేను కనుగొన్నాను. ఈ రెండు మన జీవిత మార్గాన్ని భంగపరచనివ్వకూడదు. మానవుడు పరిపక్వత లేనివాడు కాదు, కానీ వాడు అసంపూర్ణుడు. మానవుని యథార్థ స్వభావం ఒక అంతులేని క్షితిజం. అంతర్గత కష్టం కోసం ఆయన ఆరాటం అపారంగా ఆయనలో ఉంటుంది. కానీ ఆయనలో విశ్లేషించే కార్మిక శక్తి చాలా పేలవంగా ఉంటుంది. ఉజ్జాయింపుగా అభిప్రాయపడే తత్వశాస్త్రంలో శాంతిని సంపాదించుకోలేము. తత్వజ్ఞానం తుది సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగం పడుతుందని నమ్మడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ తత్వజ్ఞానం ఒక్కటే మన ఆఖరి గమ్యానికి తీసుకువెళ్ళగలదని నేను ఒప్పుకోను. తత్వజ్ఞానం ఎంతటి ఉన్నతమైనా అది నమ్మకం, భావోద్రేకం, సంకల్ప శక్తి యొక్క కఠిన క్రమశిక్షణతో కూడుకొని ఉండాలి. సాధకుడు ఎన్నెన్నో ఆంతరిక అనుభవాలు గుండా వెళ్ళాలి. ఎప్పుడైతే సాధకుని నమ్మకాలు క్రమబద్ధమైన సాధన గుండా వడబోయపడతాయో మనస్సు అప్పుడు ఏకాగ్రత పొంది ఆంతర్యాన్ని గ్రహించగలదు. సాధకుడు మనోశక్తి క్షీణించకుండా తన మనస్సును నియంత్రించుకోవాలను. మనస్సు ఇంద్రియాలను జయించవలను. అది వ్యక్తికి ప్రాపంచిక ప్రలోభాలు ఆకర్షణ నుండి విముక్తిని ప్రసాదించడానికి దోహదపడుతుంది. ప్రాపంచిక వినోదాల నుండి స్వేచ్ఛ పొందినప్పుడు మనసులో ఇక ఏమీ మిగలక దేవుని తెలుసుకోవాలనే తృష్ణ మాత్రమే మిగులుతుంది. ఎప్పుడైతే అటువంటి ఏకమాత్ర తపన జాగ్రత్తమవుతుందో అప్పుడు వ్యక్తి సంపూర్ణంగా దేవునిపై ఆలోచన నిలిపి ఆయనపై ధ్యానంలో లీనమైపోతాడు. ఎడతెగని ధ్యాన మనన చర్య ద్వారా వ్యక్తికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ అనుభూతులు ఆయన నమ్మకాన్ని బలపరుస్తాయి, కారణమవుతుంది. ఈ ప్రత్యేక నమ్మకం ఆంతరంగిక బలానికి కారణమవుతుంది. తద్వారా సాధకుడు పరిపూర్ణత్వం లభ్యమయ్యే వరకు ఫలం మీద ముందుకు సాగుతాడు. మొట్టమొదటిగా సాధించే నిరతభావం భౌతికమైనది. అది సాధకుని అంతర్బుద్ధి నుండి వెలువడే ప్రేమను, జ్ఞానమును అలవర్చుకోవడంలో తోడ్పడుతుంది. ఇది ఆయనను ప్రపంచంతోనూ ప్రకృతితోనూ సంబంధం కలిగించుకోవడానికి సహాయపడుతుంది. ప్రకృతికి తన సొంత నియమాలు ఉంటూ అన్ని ప్రాణులకు తన ఆశీస్సులు, వివిధ రకాలైన కృప అందుకోవడంలో సహాయపడుతుంది. తన ప్రత్యేకమైన చిత్తవృత్తులతోనూ, తన పనితీరుతోనూ, తన ఆయుధాలతోనూ మానవ మనస్సు సంకీర్ణమైనది. మనస్సు యొక్క ఇంద్రజాలంతో ప్రభావితం కాకుండా ఉండడం, ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండడమే సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. స్వతంత్ర మానవులకు దేవుడిచ్చిన వరం. సత్యాన్ని అన్వేషించే సాధకుడు మొట్టమొదటిగా తరతరాలుగా వస్తున్న నిషేధాల నుండి స్వేచ్ఛను పొందాలి. మానసిక స్వేచ్ఛ అంగీకరింపబడిన విషయం. అది భౌతిక స్వేచ్ఛ కన్నా గురుతరమైనది. స్వేచ్ఛాయుతమైన జీవాత్మ దైవికమైనది. దానికి ఒక్కటికే దైవం యొక్క సాహచర్యాన్ని పొందడానికి అధికారం ఉన్నది. సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నది. కొందరిలో అది మరుగుపడి ఉంటుంది, మిగతా వాళ్ళలో అది మేల్కొనబడి ఉంటుంది. పరమాత్మే వ్యక్తి జాగ్రత్త పెంచుకుంటున్న కొద్దీ అతను ప్రాపంచిక వస్తువు యొక్క నిస్సారత తెలుసుకుంటూ ఉంటాడు. ఈ జాగరూకత మానవ మనస్సును బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించుకుంటూ సహాయపడి తన అంతర్మతనానికి సంసిద్ధిని చేస్తుంది. ఏ మనస్సు అయితే నీ అంతరంగాన్ని కలవర పెట్టి నీ యందు ఉన్న పరమాత్మను కలుసుకోనకుండా చేస్తుందో ఆ మనస్సును పరిశుద్ధం చేయడమే, బలపరచడమే అన్ని సాధనలు ఆచరణాల చేయం. అన్ని వేళలా సత్యం గురించి జాగ్రత్తగా ఉండడం, అన్ని సమయాలందు ఆ పరతత్వం గురించి ఎరుకతో ఉంచుకోవడం, నీ యందు నిక్షమై ఉన్న దైవాన్ని ఎల్లప్పుడూ ఎరుకతో ఉంచుకుంటే ఆధ్యాత్మికంగా ఉండటమని అర్థం.